అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే షష్ఠః ప్రశ్నః ప్రారంభః స్వర్గాయేతి స్వహాగాయ వా ఏతాని ఏతాని లోకాయ లోకాయ భూయంతే భూయంతే యత్ యద్దాక్షిణాని దాక్షిణాని ద్వాభ్యాహం లాభ్యాం గార్హవృత్తే గార్హవృత్తే జుహోతి గార్హవృత్తేతి గార్హవృత్తే జుహోతి ద్విపాద్ ద్విపాద్యజమాన యుతానద్వీపాత్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆగ్నేయేభ్య ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఆగ్నేయేభ్య జుహోతి ఆగ్నేయేభ్యరిత్యాగ్నేయేభ్యే జుహోత్యంతరిక్షే అంతరిక్ష ఏవా ఆక్రమతే క్రమతే సదా సదోహి అభ్యా ఐతి ఏతి సువర్గం స్వర్గమే సువర్గమితి సువహాగం ఏనం ఏనం లోకం లోకం గమయతి గమయతి సౌరీభ్యాహం సౌరీభ్యాభ్యాం ఋభ్యాం గార్హవృత్తే గార్హాభ్యాం గార్హవృత్తే జుహోతి గార్హవృత్తేతి గార్హవృత్తే జుహోత్యమం అముమేవ ఏనం ఏనం లోకం లోకం సమారోహయతి సమారోహయతి నయవృత్యా సమారోహయతీతి సంహారోహయతి నయవృత్యర్చ నయవృత్యేతి నయవృత్యా అచాగ్నేయేభ్యే ఆగ్నేయేభ్యే జుహోతి ఆగ్నేయేభ్యరిత్యాగ్నేయేభ్యే జుహోతి సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ సువహాగస్ లోకస్భినీత్యై అభినీత్యై దివం అభినీత్యాభినీత్యై దివం గచ్చ గచ్చవ శువపథ పదేది ఇది హిరణ్యం హిరణ్యకం హృత్వాద్గృహ్ణాది గృహ్ణాది సువర్గం సువర్గమే సువర్గమితి సువహాగం ఏనం ఏనం లోకం లోకం గమయతి గమయతి రూపేణ రూపేణ వహ రూపం రూపం హి అభ్యా ఐమి ఏమీతి ఇత్యాహ ఆహ రూపేణ రూపేణ హి యాసాం ఆసాగం రూపం రూపమభి అభ్యా ఐతి ఏతి యత్ యద్ధిరణ్యేన హిరణ్యేన తుథో వహ ఓ విశ్వవేదా విశ్వవేదావి విశ్వవేదా ఇది విశ్వావేదా విభజతు భజత్తి ఇత్యాహ ఆహతుథః తుథోహ అస్మ స్మ వై వై విశ్వవేదా విశ్వవేదాదేవానాం విశ్వవేదా ఇది విశ్వావేదా దేవానాం దక్షిణా దక్షిణావి విభజతి భజతిదేవ తేనైవ ఏవైనా ఏనావి విభజతి భజత్యేతత్ ఏతత్తే తే అగ్నే అగ్నే రాధ రాధ ఐతి ఏతి సోమచ్యుతం సోమచ్యుతమితి సోమచ్యుతమితి సోమాచ్యుతం ఇత్యాహ ఆహ సోమచ్యుతం సోమచ్యుతం హి సోమచ్యుతమితి సోమాచ్యుతం హ్యస్య తస్య రాధ రాధ ఐతి ఏతి తత్ తన్మిత్రస్య మిత్రస్య తథా తథా నయ నయేతి ఇత్యాహ ఆహ శాంతి శాంత్యా రథస్య రథస్య తథా తథా ప్రేత ఇత చంద్రదక్షిణా చంద్రదక్షిణా ఇది చంద్రదక్షిణా ఇది చంద్రదక్షిణ ఇత్యాహ ఆహ సత్యం సత్యం వై వారథం రథకం సత్యేన సత్యేనైవ ఏవైనా ఆహ ఏనా రథేన రథేన విభజతి భజతి యజ్ఞస్య యజ్ఞస్య తథా తథా సువిత సువిత నయంతీ నయంతీరి ఇత్యాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్య హి ఏతాః ఏతాః పథా పథాయంతి యంతి యద్దక్షిణాః దక్షిణా బ్రాహ్మణం బ్రాహ్మణమద్య అద్యరాధ్యాసం ఆధ్యాసమృషిం ఋషిమారుషేదం ఆరుషేదమితి ఇత్యాహ ఆహైషః ఏష వై వై బ్రాహ్మణః బ్రాహ్మణ ఋషిః ఋషిరారుషేయః ఆరుషేయో యః యశ్రువాన్ యశ్రువాన్ తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహవి విశువః సువః పశ్య పశ్యవి యంతరిక్షం అంతరిక్షమితి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమే సువర్గమితి సువహాగం ఏనం ఏనం లోకం లోకం గమయతి గమయతి యతస్వ యతస్వ సదస్యై సదస్యై ఇత్యాహ ఆహ మిత్రత్వాయ మిత్రత్వాయ అస్మద్దాత్మాః మిత్రత్వాయేతి మిత్రత్వాయ అస్మద్దాత్మా దేవత్రా అస్మద్దాత్రా ఇత్యస్మదేవత్రాః దేవత్రా గచ్చత దేవత్రేతి దేవత్రా గచ్చత మధుమతీః మధుమతీః ప్రదాతారం మధుమతీరితి మధుమతీః ప్రదాతారమా ప్రదాతారమితి ప్రదాతారం ఆదిశత విశతేతి ఇత్యాహ ఆహ వయమిహ ఇహ ప్రదాతారస్మ ప్రదాతారదాతారస్మోస్మాన్ అస్మానముద్ర అముద్ర మధుమతీ మధుమతీరా మధుమతీరి మధుమతి ఆదిశత ఇషతేతి వావ వావైతత్ ఏతదాహ ఆహ హిరణ్యం హిరణ్యం దాతి దాది జ్యోతి జ్యోతిర్వై వై హిరణ్యం హిరణ్యం జ్యోతి జ్యోతిరేవ పురస్తాత్ పురస్తాద్ధత్తే ధత్తే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ సువహాగస్ లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యా అగ్నిధే అనుఖ్యాత్యా ఇద్యనుఖ్యాత్యై అగ్నిధే దాది అగ్నిధైత్యగ్నిధే దాత్యగ్నిముఖాన్ అగ్నిముఖానేవ అగ్నిముఖాయిముఖాన్ ఏ వర్తూన్ ఋతూన్ ప్రీణాది ప్రీణాదిర్బ్రహ్మణే బ్రహ్మణే దాది దాది ప్రసూద్యై ప్రసూద్యై హోత్రే ప్రసూద్యాది ప్రాసూద్యై హోత్రే దాది దాత్యాత్మా ఆత్మా వై వాష యజ్ఞోత హోతాత్మానం ఆత్మానమే ఏయ యజ్ఞస్య దక్షిణాభి దక్షిణాభి సమర్థయతి అర్థయతీర్థయతి సమిష్టయజోగుంషి జుహోతి సమిష్టయజోగుంషీతి సమిష్టాయజోగుంషి జుహోతి యజ్ఞస్య యజ్ఞస్య సమిష్ట్యై సమిష్ట్యై యత్ సమిష్ట్యా ఇది సమిష్ట్యై యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య క్రూరం క్రూరం యత్ యద్విరిష్టం విరిష్టం యత్ విరిష్టమితి వీరిష్టం యదత్యేతి అత్యేతి యత్ అత్యేతీత్యేతి ఎన్నేతి అత్యేతి యత్ అత్యేతీత్యేతి యదతికరోతి అతికరోతి యత్ అతికరోతీత్యతికరోతి ఎన్న నాపి అపి కరోతి కరోతి యత్ తదేవ ఏవతై తై ప్రీణాది ప్రీణాది నవ నవ జుహోతి జుహోతి నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణా ప్రాణా పురుషేణ ప్రాణాది ప్రాణా పురుషేణ యజ్ఞ యజ్ఞ సంమిత సంమితో యావాన్ సంమిత ఇది సంమిత యావానేవ ఏయజ్ఞ యజ్ఞస్తం తం ప్రీణాది ప్రీణాది షడ్ షడ్ని రగ్మియాణి జుహోతి జుహోతి షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతూన్ ఋతూమే ఏ ప్రీణాది ప్రీణాది త్రీణి త్రీణి యజోగుంషి యజోగుంషి త్రయ ఇమే ఇమే లోకా లోకా ఇమాన్ ఇమానేవ ఏకాన్ లోకాన్ ప్రీణాది ప్రీణాది యజ్ఞ యజ్ఞయజ్ఞం యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞపతి యజ్ఞపతిం గచ్చ యజ్ఞపతిమిది యజ్ఞాపతి గచ్చేది ఇత్యాహ ఆహ యజ్ఞపతి యజ్ఞపతిమే యజ్ఞపతిమిది యజ్ఞాపతి ఏనం ఏనం గమయతి గమయతి స్వాం స్వామి యోనిం గచ్చ గచ్చేది ఇత్యాహ ఆహ స్వాం స్వామే ఏనం ఏనం యోనిం యోనిం గమయతి అమయత్యేషతే ఏ యజ్ఞ యజ్ఞోయజ్ఞపతే యజ్ఞపతే సహసూక్తవార యజ్ఞపతైతి యజ్ఞాపతే సహసూక్తవార సువీర సహసూక్తవాకైతి సహసూక్తవాక సువీరీతి సువీరీతి సువీర ఇద్యాహ ఆహ యజమానే యజమాన వీర్యం వీర్యం దాది దాది వాసిష్ట వాసిష్ఠో అసాత్యహవ్య సాత్యహవ్యోదేవ భాగం సాత్యహవ్యైతి సాత్యహవ్య దేవభాగం పప్రచ్ఛ దేవభాగమితి దేవభాగం పప్రచ్ఛయత్ యత్సృంజయాన్ సృంజయాన్ బహుయాజిన బహుయాజినో ఈయజ బహుయాజిన ఇది బహుయాజిన అయీయజో యజ్ఞే యజ్ఞే యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రత్యతిష్ఠిపా అతిష్ఠిపా యజ్ఞపద యజ్ఞపద ఇది యజ్ఞపత ఇది యజ్ఞపత ఇది సహ సహ హోవాచ వాజ్ఞపత యజ్ఞపత యజ్ఞపత యజ్ఞాపత ఇది సత్యాత్ సత్యాద్వై వై సంజయా సంజయా పరా పరా బభూ బభూవరిది ఇది హోవాచ వాచయజ్ఞే యజ్ఞే వావ వావయజ్ఞ యజ్ఞ ప్రతిష్టాప్య ప్రతిష్టాప్య ఆసీద్ ప్రతిష్టాప్యేది ప్రతిష్టాప్య ఆసీద్యజమానస్ యజమానస్యాపరాభావాయ అపరాభావాయేతి అపరాభావాయేత్యపరాభావాయ ఇది దేవా ధాతువిద ధాతువిదో ధాతు ధాతువిద ఇది ధాతువిద ధాతు విద్వా విద్వా ధాతు ధాతుమిద ఇదేది ఇత్యాహ ఆహ యజ్ఞే యజ్ఞమేవ ఏ యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి యజమానస్య యజమానస్యాపరాభావాయ అపరాభావాయేత్యపరాభావాయ అవభృతయజోగుంసి జరోతి అవభృతయజోగుంసీత్యవభృతయజోగుంసి జరోతి యదేవ ఏవార్వాచీనం అర్వాచీనమేకహాయనాద్ ఏకహాయనాదేన ఏకహాయనాదిత్యేకహాయనాద్ ఏన కరోతి కరోతి యత్ తదేవ ఏవతై తైరవ అవయజతే యజదేవ అపోవృథం అవభృథమవ అవభృథమిత్యవభృథం అవైతి ఏత్యప్సు అప్సు వై అప్సుపురుసు వై వరుణ వరుణ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ వరుణం వరుణమవ అవయజతే యజతే వర్త్మన వర్త్మనా వై వా అన్విత్య అన్విత్యయజ్ఞం అన్విత్యమవిత్య యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుంసి విఘాగుంసంది విఘాగుంసంది సాంనా సాంనా ప్రస్తోత ప్రస్తోతాన్వైతి ప్రస్తోతేతి ప్రస్తోత అన్వైతి సామ అన్వైతీత్యను అవైతి సామ వై వై రక్షోహ రక్షోహ రక్షసాం రక్షోహేతి రక్షసాః రక్షసామపహత్యై అపహత్యైత్రిః అపహత్యాపహత్యై త్రయనిధనం నిధనముప నిధనమిది నిధనం ఉపైతి ఏది త్రయ త్రయమే ఇమే లోకాః లోకా ఏభ్యేభ్య ఏవేభ్య లోకేభ్యో రక్షాగుంసి రక్షాగస్యత అపహంది హంది పురుష పురుష పురుష పురుషో నిధనం పురుష పురుషరి పురుష పురుష నిధనముప నిధనమిది నిధనం ఉపైతి ఏది పురుష పురుష పురుష పురుషో హి పురుష పురుషరి పురుష పురుష రక్షస్వీ రక్షస్వీ రక్షసాం రక్షసామపహత్యై అపహత్యా ఊరుం అపహత్యాపహత్యై ఊరుం హి రాజా రాజా వృణ వృణశ్చకార చకారేతి ఇద్యాహ ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై శతం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై శతం తే రాజన్ రాజన్ భిషజ భిషజ సహస్రం సహస్రమితి ఇత్యాహ ఆహ భేషజం భేషజమే ఏవాస్మై అస్మై కరోతి కరోత్యభిష్ఠిత అభిష్ఠితో వృణస్ అభిష్ఠితీస్థిత వృణస్ వాస వాస ఇత్యాహ ఆహ వృణవాసం వర్ణపాశమే వర్ణపాశమితి వర్ణపాశం ఏవాభి అభితిష్టతి తిష్టతి బరిహి బరిహిరభి అభిజుహోతి రోత్యాహుతీనా ఆహుతీనా ప్రతిష్ఠిత్యై ఆహుతీనామిత్యాహుతీనా ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో అగ్నిమతి అథో ఇత్యథో అగ్నిమత్యేవ అగ్నిమతీత్యగ్నిమతి ఏ జుహోతి జుహోత్యపరిహిష అపపరిహిష ప్రయాజాన్ అపపరిహిష ఇత్యపరిహిష ప్రయాజాయజతి ప్రయాజానిజి ప్రయాజాన్ యజతి ప్రజా ప్రజా వై ప్రజా ఇది ప్రజా వై పరిహి పరిహిష్ ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏ వర్ణభాషాద్ వర్ణభాషాన్ముంచతి వర్ణభాషాది వర్ణభాషాద్ ముంచత్యాజ్యభాగౌ ఆజ్యభాగౌ యజతి ఆద్యభాగావిత్యాజ్య భాగో యజమియజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవ చక్షుషీ చక్షుషీ న చక్షుషీ ఇది చక్షుషీ నాంత అంతరేతి ఏది వరుణం వరుణం యజతి యజతి వర్ణపాశాద్ వర్ణపాశాదేవ వర్ణపాశాది వర్ణపాశాద్ ఏవైనం ఏదం ముంచతి ముంచత్యగ్నివరుణ అగ్నివరుణ యజతి అగ్నివరుణావిత్యగ్నివరుణ యజతి సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవైనం ఏనం వర్ణపాశాద్ వర్ణపాశాన్ముంచతి వర్ణపాశాది వర్ణపాశాద్ ముంచత్యపరిహిషౌ అపపరిహిషావనోయాజౌ అపపరిహిషావిద్యపరిహిషౌ అనోయాజౌ యజతి అనోయాజావిద్యనోయాజౌ యజతి ప్రజా ప్రజా వై ప్రజా ఇది ప్రజా వై బరిహి బరిహిస్ ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏ వర్ణపాశాద్ వర్ణపాశాన్ముంచతి వర్ణపాశాది వర్ణపాశాద్ ముంచతి చతుర చతుర ప్రయాజాన్ ప్రయాజాన్ హిజతి ప్రయాజాది ప్రయాజాన్ హిజతి ద్వౌ వావనోయాజౌ అనోయాజౌ షడ్ అనోయాజావిద్యనోయాజౌ షట్ సమ్ సంపద్యంతే అద్యంతే షడ్ షడ్వై పాకమ ఋతమర్దుషు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టత్యవభృత అవభృత నిజంగుణ అవభృతేత్యవభృత నిజంగుణేది నిజంగుణేది నిజంగుణ ఇత్యాహ ఆహ యథోదితం యథోదితమేవ యథోదితమితి యథావుదితం ఏ వరుణం వరుణమవ అవయజతే యజతే సముద్రే సముద్రేతే తే హృదయం హృదయమప్సు అప్స్వంత అప్స్వ్యపసు అంతరి ఇత్యాహ ఆహ సముద్రే సముద్రే హి యంత అంతర్వరుణ వరుణస్సం సంద్వా విశంతు విశంతోషధీ ఔషధీరుత ఋతాప ఆపతి ఇలాహ ఆహాద్భి అద్భిరే అద్భిరిద్యుదర్భిరైనం ఏనమోషీ ఓషధీభి సంయంజం ఓషధీభిరిషధీభి సంయంజం దాది దాది దేవీ దేవీరాప ఆపయేషో గర్భ గర్భయతి ఇలాహ ఆహయజు యథాయజురే యథాయజురితి యథాయజు ఏదద్వశవ పశవో వై వై సోమ సోమో యద్భిందూనా బిందూనా భక్షయేద్ భక్షయేద్పశుమాన్ పశుమాన్ సద్ పశుమాని పశుమాన్ సద్వరుణ వరుణస్సు ఏనం ఏనం గృహీయాత్ గృహీయాద్యత్ ఎన్న నక్షయేద్ భక్షయేద పశు అపశు సద్ సాన్న నైనం ఏనం వరుణ రుణమగృహీయాద్ గృహీయాదుపస్పృశ్యం ఉపస్పృశ్యమే ఉపస్పృశ్యరిపాస్పృశ్యం ఏ పశుమాన్ పశుమాన్ భవతి పశుమానది పశుమాన్ భవతి నైనం ఏనం వరుణ వరుణగృహ్ణాది గృహ్ణాది ప్రతిగత ప్రతిగతో వరుణస్ ప్రతిగత ప్రతిగత వరుణస్ పాశ పాశైతి ఇలాహ ఆహ వరుణపాషాద్ వరుణపాషాదే వరుణపాషాది వరుణపాషాద్ ఏని నిర్ముచ్యతే ముచ్యతే ప్రదీక్షం అప్రదీక్షమా అప్రదీక్షమిప్రదీక్షం ఆయంతి ఇంది వరుణస్ వరుణస్యాంతరిహిత్యై అంతరిహిత్యాహ అంతరిహిత్యాహిత్యంతహిత్యై ఏధోసి తస్యేధిషీమహి ఏధిషీమహీతి ఇద్యాహ ఆహ సమిధా సమిధైవ సమిధేతి సంయుధా ఏవాగ్ని అగ్నిన్నమస్యంత నమస్యంత ఉపాయంతి ఉపాయంతి తేజ ఉపాయంతి ఇత్యుపాయంతి తేజోసి అధితేజ తేజోమయి మయి ధేహి ధేహీతి ఇద్యాహ ఆహ తేజ తేజ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఇది ధత్తే స్ఫేన వేదిం వేదిముత్ ఉద్ధంది హంతి రథాక్షేణ రథాక్షేణది రథాక్షేణేది రథాక్షేణ విమీదే విమీదే యూపం యూపం వినోది వినోది త్రివృతం త్రివృతమే త్రివృతమిత్రివృతం ఏవ్రం వజ్రం సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్యేది సంభృత్య భ్రాతృవ్యాయ ప్రహరి హరది సృత్యై సృతీయంతర్వేది అంతర్వేది మిమిలాద్ అంతర్వేదీత్యంతేది విమిలాద్దేవోకం దేవోకమి దేవోకమితి దేవాలోకం అభిజయేత్ విజయేద్యుత్ యద్బహిర్వేది బహిర్వేది మనుష్యలోకం బహిర్వేదీతి బహిర్ వేది మనుష్యలోకం వేద్యంతస్య మనుష్యలోకమితి మనుష్యలోకం వేద్యంతస్య సంధౌ వేద్యంతస్యేతి వేది అంతస్య సంధౌ వినోతి సంధారతి సంధౌ వినోద్భయో ఉభయోర్లోకయో లోకయోరభిజిత్యై అభిజిత్యా ఉపర సంవిధా అభిజిత్యాభిజిత్యై ఉపర సంవిధాన్ వినయాద్ ఉపర సంవిధానిపర సంవిధానం వినయాద్ పితృలోకరామస్ పితృలోకరామస్ రశన సంవిధానం పితృలోకరామస్ పితృలోకరామస్ రశన సంవిధానం మనుష్యలోకరామస్ రశన సంవిధామితి రశన సంవిధానం మనుష్యలోకరామస్ రషాద సంవిధానం మనుష్యలోకరామస్ మనుష్యలోకరామస్ రషాద సంవిధానింద్రియరామస్ రషాద సంవిధామితి రషాద సంవిధానం ఇంద్రియరామస్ సర్వాన్ ఇంద్రియరామస్ సర్వాన్ సమాన్ సమాన్ ప్రకష్టాగామస్ ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్ ఏ త్రయ త్రయమధ్యమా మధ్యమాస్తాన్ తాన్ సమాన్ సమాన్ పశుకామస్ పశుకామస్ైతాన్ పశుకామస్ పశుకామస్ ఏతాన్ వై వా అను అను పశవ పశవ ఉప ఉపతిష్టందే తిష్టందే పశుమాన్ పశుమానే పశుమానిది పశుమాన్ ఏవతి భవతి వ్యతిషదేత్ వ్యతిషదేదితరాన్ వ్యతిషదేది అతిషదేత్ ఇతరాన్ పృథయా పృథయవ పృథయేది ప్రాజయా ఏనం ఏనం పశుభి పశుభిర్వ్యతిషది పశుభిరితి పశుభి యతిషదిరం యతిషదీతి అతిషది ఎం కామయేత కామయేత ప్రమాయుక ప్రమాయుక సత్ ప్రమాయుకైతి ప్రమాయుక సదితి ఇది కర్తమిదం కర్తమిదం తస్య కర్తమిదమితి కర్తమిదం తస్య వినయాత్ వినయాదుత్తరార్ధ్యం ఉత్తరార్ధ్యం వరిషిష్టం ఉత్తరార్ధ్యమిత్యుత్తరార్ధ్యం వరిషిష్టమథ అథ హృషీయాగుంసం హృషీయాగుంసమేషా ఏషా వై వై కర్తమిత్ కర్తమిద్య కర్తమిది కర్తమిత్ ఎస్యైవం ఏవం వినోతి వినోతి తాజక్ తాజక్ ప్రమీయతే మీయతే దక్షిణార్ఘ్యం దక్షిణాభ్యం వరిషిష్టం దక్షిణాభ్యమితి దక్షిణాభ్యం వరిషిష్టం మిలయాద్ మిలయాద్ సువర్గకామస్యాథ సువర్గకామస్యేతి సువర్గకామస్య అథ హ్రసీయాగుంసం హ్రసీయాగుంసమాక్రమణం ఆక్రమణమేవ ఆక్రమణమిద్యాక్రమణం తత్సేతు ఏతం యజమాన యజమాన కృతే కృతే సువర్గస్య సువర్గస్య లోకస్ సువర్గస్ేతి సువహాగస్ లోకస్ సమష్ై సమష్ైయత్ సమష్ట్యాది సాం అష్టైరేకస్మిన్ేకస్మిూపే యూపే ద్వే ద్వే రశనే ద్వే ఇది ద్వే రశనే పరివ్యయతి రశనే ఇది రశనే పరివ్యయతి తస్మాత్ పరివ్యయతీతి పరివ్యయతి తస్మాదేక ఏకో ద్వే ద్వే జాయే ద్వే ఇది ద్వే జాయే విందతే జాయే ఇది జాయే విందతేయ యన్న నైకాం ఏకాగం రశనాం రశనాన్వయో మయోరూపయో రూపయో పరివ్యయతి పరివ్యయతి తస్మాత్ పరివ్యయతీతి పరివ్యయతి తస్మాన్న నైకా ఏకా ద్వౌ ద్వౌపదీ పదీ విందతే పదీ పదీ విందతే యం కామయేత కామయేత స్త్రీ స్త్రీ అస్య అస్య జాయేత జాయేతేతి ఇత్యుపాంతే ఉపాంతే తస్య ఉపాంత ఇత్యుపాంతే తస్య వ్యతిషదేర్ యతిషదే స్త్రీ యతిషదేరితి అతిషదేర్ స్త్రీ ఏవాస్య అస్య జాయతే జాయతేయం యం కామయేత కామయేత పుమాన్ పుమానస్య కస్య జాయేత జాయేతేతి ఇత్యాంతం ఆంతం తస్య ఆంతమిత్యాహంతం తస్య ప్రవేష్టయేత్ వేష్టయేత్ పుమాన్ పుమానేవ ఏవాస్య కస్య జాయతే జాయతే సురాః అసురా వై వై దేవాన్ దేవాన్ దక్షిణత దక్షిణత ఉపానయన్ అనయంతాన్ తాన్ దేవాః దేవా ఉపశయేన ఉపశయేనైవ ఉపశయేనేత్యుపాశయేన ఏవాప అపానుదంత అనుదంతత్ తదుపశయస్ ఉపశయస్ోపశయత్వం ఉపశయస్ేద్విభాశయస్ ఉపశయత్వం యత్ ఉపశయత్వమిత్యుపశయాత్వం యద్దక్షిణత దక్షిణత ఉపశయ ఉపశయ ఉపశయే ఉపశయ ఇత్యుపాశయ ఉపశయే భ్రాతృవ్యాపనుత్యై ఉపశయ ఇత్యుపాశయే భ్రాతృవ్యాపనుత్యై సర్వే భ్రాతృవ్యాపనుత్యా ఇది భ్రాతృవ్యా అపనుత్యై సర్వే వై వా అన్యే అన్యే యూపా యూపా పశునంద పశునంతోథ పశునందరి పశునంద అథోపశయ ఉపశయ ఏవ ఉపశయ్యుపాశయ ఏవా పశు అపశుస్తస్య యజమాన యజమాన పశు పశుర్యన్న నిర్దిశేత్ నిర్దిశేదార్తిం నిర్దిశేది దిశేత్ ఆర్తిమా ఆర్క్షేత్ ఉచ్చేద్యజమాన యజమానోసౌ అసౌ తే పశు పశురితి ఇతిని నిర్దిశేద్ విషేద్యం యం దృశ్యాద్ దృశ్యాద్యం యమేవ దేవద్వేష్టి ద్వేష్టితం తమస్మై అస్మై పశు పశున్ని నిర్దిశతి దిశతి యది యది నర్దిశ్యాద్ దృశ్యాదాహో ఆహుస్తే తే పశు పశురితి ఇది బ్రూజాద్ బ్రూజాన్న నగ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ హినస్తి హినస్తి నారణ్యాన్ ఆరణ్యాన్ ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాది ప్రజా అసృజత సహ సోన్నాద్యేన అన్నాద్యేన వి అన్నాద్యేనేత్యన్నాద్యేన వ్యార్ధ్యత ఆర్ధ్యత సహ స ఏతాం ఏతామేకాదశినీ ఏకాదశినీమపశ్యత్ అపశ్యత్తయా తయా వై వై సహ సోన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవారుంధ అరుంధయత్ యద్దశ దశయూపా యూపాభవంతి భవంతి దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశ అక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధేయ ఏకాదశ ఏకాదశస్తన స్తన ఏవాస్యై అస్యై సహ సదుహే దుహ ఏవ ఏవైనాహం ఏనాంతేన ఏన వజ్ర వజ్రో వై వా ఏషా ఏషా సం సంమీయతే మీయతే యత్ యదేకాదశినీ ఏకాదశినీ సా సేశ్వరా ఈశ్వరా పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచం ప్రత్యంచం యజ్ఞం యజ్ఞం సంవర్ధితో సంవర్ధితోర్యత్ సంవర్ధితోరితి సంవర్ధితో యత్పాత్మీవతం ఆత్మీవతం వినోతి ఆత్మీవతమితి పాత్మీవతం వినోతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రతి ప్రత్యుత్తబ్ధ్యై ఉత్తబ్ధ్యై సయత్వాయ ఉత్తబ్ధ్యాదిత్యుదస్తబ్ధ్యై సయత్వాయేతి సయాత్వాయ ప్రజాపతిస్ప్రజా ప్రజాపతిరి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాది ప్రజా అసృజత సహ సరిశాన ఇరిశానో అమన్యత అమన్యత సహ సరేతామేకాదశిమీ ఏకాదశిమీమపశ్యత్ అపశ్యత్తయా తయా వై వై సహ సాయు ఆయురింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమాత్మన్ ఆత్మన్నధత్త అధత్త ప్రజా ప్రజావ ప్రజాది ప్రజా ఇవ ఖలు ఖలు వై వా ఏష సృజతే సృజతేయ యో యజతే యజతే సహ సేతరి ఏతరి లిలిచాన లిలిచాన ఇవ ఇవ యద్దేషా ఏషైకాదశినీ ఏకాదశినీ భవతి భవత్యాయు ఆయురేవ ఏంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే ప్రైవ ఏవాజ్ఞేయేన ఆజ్ఞేయేన పాపయతి పాపయతి మిథునం మిథునకం సారస్వత్యా సారస్వత్యా కరోతి కరోతి రేత రేత సౌమ్యేన సౌమ్యేన దాది దాది ప్రజనయతి జనయతి పౌష్ణేన పౌష్ణేన వారహస్పత్య వారహస్పత్యో భవతి భవతి బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానా దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్రజానిది ప్రజా ప్రజనేది జనేది వైశ్వదేవ వైశ్వదేవో భవతి వైశ్వదేవైతి వైశ్వదేవ భవతి వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా ప్రజా ప్రజాది ప్రజా ప్రజా ప్రజాది ప్రజా ఏవాస్మై అస్మై ప్రజనేది జనేదీంద్రియం ఇంద్రియమేవేంద్రేణ ఐంద్రేణవ అవరుంధే రుంధే విషం విషం మారుతేన మారుతేనౌజ ఓజువలం బలమైంద్రాగ్నేన ఐంద్రాగ్నేన ప్రసవాయ ఐంద్రాగ్నేనేంద్రాగ్నేన ప్రసవాయ సావిత్ర ప్రసవాయేది ప్రసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ వారుణ నిర్వరుణత్వాయేది నిర్వరుణత్వాయ వారుణ మధ్యత మధ్యత ఐంద్రం ఐంద్రమా ఆలభతే లభతే మధ్యత మధ్యత ఏవేంద్రియం ఇంద్రియం యజమానే యజమానే దాది దాది పురస్తాత్ పురస్తాదైంద్రస్ ఐంద్రస్ వైశ్వదేవం వైశ్వదేవమా వైశ్వదేవమితి వైశ్వదేవం ఆలభతే లభతే వైశ్వదేవం వైశ్వదేవం వై వైశ్వదేవమితి వైశ్వదేవం వా అన్నం అన్నమన్నం అన్నమేవ ఏ పురస్తాత్ పురస్తాద్ధత్తే ధత్తే తస్మాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాదన్నం అన్నమద్యతే అద్యత ఐంద్రం ఐంద్రమారభ్య ఆలభ్యమారుతం ఆలభ్యేత్యారభ్య మారుతమా ఆలభతే లభతే విడ్ విడ్వై వై మరుత మరుతో విషం విషమేవ ఏవాస్మై అస్మాను అను బధ్నాతి బధ్నాతి కామయేత కామయేత యోపగత అవగత సహ అవగత ఇత్యవాగత సోప అపరుధ్యతాం రుధ్యతాం యః యోపరుద్ధ అపరుద్ధ సహ అపరుద్ధ ఇత్యపారుద్ధ సోప అవగచ్చతు గచ్చద్ది ఇత్యైంద్రస్య ఐంద్రస్య లోకే లోకే వారుణం వారుణమా ఆలభేత లభేత వారుణస్య వారుణస్య లోకే లోక ఐంద్రం ఐంద్రం యః ఏవావగత అవగత సహ అవగత ఇత్యవాగత సోప అపరుధ్యతే రుధ్యతే యః యోపరుద్ధ అపరుద్ధ సహ అపరుద్ధ ఇత్యపారుద్ధ సోప అవగచ్చతి గచ్చతి ఇది కామయేత కామయేత ప్రజా ప్రజాముహ్యేయు ప్రజా ఇది ప్రజా ముహ్యేయురి పశూన్ పశూన్ యతిషజేత్ యతిషజేత్ ప్రజా యతిషజేది అతిషజేత్ ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏ మోహయతి మోహయతిద్భివాహత అభివాహతోపాం అభివాహత్యభివాహత అపాం వారుణం వారుణమాలభేద ఆలభేద ప్రజా ఆలభేతేత్యాలభేద ప్రజావరుణ ప్రజా ఇది ప్రజా వరుణో గృణీయాద్ గృణీయాద్దక్షిణత దక్షిణత ఉదంచం ఉదంచమా ఆలభతే లభతే అపవాహత అపవాహతోపాం అపవాహత ఇత్యపవాహత అపాం ప్రజానాం ప్రజానామవరుణగ్రాహాయ ప్రజానామిది ప్రజానాం అవరుణగ్రాహాయేత్యవరుణగ్రాహాయ ఇంద్రః పత్నియా పత్నియా మనుమయాజయత్ అయాజయత్తాం తాం పర్యగ్నికృతాం పర్యగ్నికృతామత్ పర్యగ్నికృతామిది పర్యగ్నీకృతాం ఉదసృజత్ అసృజత్తయా తయా మనః మనురార్ధ్నోద్ ఆర్ధ్నోద్యత్ యత్ పర్యగ్నికృతం పర్యగ్నికృతం వాగ్నీవతం పర్యగ్నికృతమిది పర్యగ్నీకృతం వాగ్నీవతమోత్సృజతి వాగ్నీవతమిది వాగ్నీవతం ఉత్సృజతి యాం ఉత్సృజతీత్యుత్ సృజతి యామేవ ఏమనః మనురుద్ధిం వృద్ధిమార్ధ్నోద్ ఆర్ధ్నోత్తాం తామేవ ఏ యజమాన యజమానర్ధ్నోతి రుద్ధోతి యజ్ఞస్య వై వా ప్రతిష్ఠిరాద్ అప్రతిష్ఠిరాద్యజ్ఞ అప్రతిష్ఠిరాదిత్యప్రతిష్ఠిరాద్ యజ్ఞః పరా పరాభవతి భవతి యజ్ఞం యజ్ఞం పరాభవంతం పరాభవంతం యజమాన పరాభవంతమిది పరాభవంతం యజమానో అను పరా పరాభవతి భవతి యద్యేన రాజ్యేన వాగ్నీవతం వాగ్నీవతం సద్గస్థాపయతి ఆగ్నేవతమిది పాత్నీవతం సర్గస్థాపయతి యజ్ఞస్య సర్గస్థాపయతీతి సంస్థాపయతి యజ్ఞస్య ప్రతిష్ఠ్యై ప్రతిష్ఠ్యై యజ్ఞం ప్రతిష్ఠ్యా ఇది ప్రతిష్ఠ్యై యజ్ఞం ప్రతిష్టందం ప్రతిష్టందం యజమాన ప్రతిష్టందమిది ప్రతిష్టందం యజమానో అను ప్రతి ప్రతిష్టతి తిష్టతిష్టం ఇష్టం అపయా అపయా భవతి భవద్నిష్టం అనిష్టం వశయా వశయాథ అథ పాత్నీవతేన పాత్నీవతేన ప్ర పాత్నీవతేనేది పాత్నీవతేన ప్రచరతి చరతి తీర్థే తీర్థ ఏవ ప్ర ప్రచరతి చరద్యథో అథో ఏతరి అథో ఇత్యథో ఏత్యేవ ఏవాస్య అస్యామ యామస్వాష్ట్ర ష్ట్రోభవతి భవతి త్రష్టా త్రష్టా వై వైరేతస రేతసస్య సిక్తస్య రూపాణి రూపాణి వి వికరోతి అరోదితం తమేవ ఏ వృషాణం వృషాణం పత్నీషు పత్నీష్వపి అపి సృజతి సృజతి సహ సోస్మై అస్మై రూపాణి రూపాణి వి వికరోతి కరోతీతి కరోతి నంది వై వా ఏతద్ ఏతత్ సోమం సోమం యత్ యదభిశృణ్వంతి అభిశృణ్వంతి యత్ అభిశృణ్వంతిభిశృణ్వంతి యత్ సౌమ్య సౌమ్యో భవతి భవతి యథామృతాయ మృతాయానుస్తరణీ అనుస్తరణీ అనుస్తరణీ నిత్యనుస్తరణీ నంది తాదృగ్ తాదృగేవ ఏవద్దరాధే ఉత్తరార్ధే వా ఉత్తరార్ధేరార్ధే వా మధ్యే మధ్యే వాజుహుయాద్ జుహుయాద్దేవతాభ్య దేవతాభ్య సమదం సమదం దధ్యాత్ సమదమితి సామదం దధ్యాద్దక్షిణార్ధే దక్షిణార్ధే జుహోతి దక్షిణార్ధేతి దక్షిణార్ధే జుహోద్యేషా ఏషా వై వై పితృణాం పితృణాం దిగ్ దిక్స్వాజాం సాయామేవ ఏ దిశి దిశి పితృన్ పితృన్ నిరవదయతే నిరవదయత ఉద్గాతృభ్య నిరవదయత ఇతిని అవదయతే ఉద్గాతృభ్యో హరంది ఉద్గాతృభ్యుద్గాతృభ్య హరంది సామదేవత్య సామదేవత్యో వై సామదేవత్యై సామదేవత్య వై సౌమ్య సౌమ్యో యత్ యదేవ ఏ సాంన సాంన శంబట్కూర్వే శంబట్కూర్వే తస్య శంబట్కూర్వీతి శంబట్ కి తస్యవ ఏ సహ సశాంతి శాంతిరవ అవేక్షందే ఈక్షందే పవిత్రం పవిత్రం వై వై సౌమ్య సౌమ్య ఆత్మానం ఆత్మానమేవ ఏవయంతే పవయంతే య ఆత్మానం ఆత్మానం న పరిపశ్యేత్ పరిపశ్యేదితాసు పరిపశ్యేది పరిపశ్యేత్ ఇతాసు సత్ ఇతాసు ఇదాసు సదభిదతి అభిదతి అభిదతిమిభీదతి అవేక్షేత ఈక్షేత తస్మిన్ యా ఆత్మానం ఆత్మానం పరిపశ్యతి పరిపశ్యత్యథో పరిపశ్యతీతి పరిపశ్యతి అథో ఆత్మానం అథో ఇత్యథో ఆత్మానమేవ ఏవయతే పవయతే యో గతమనా గతమనా సత్ గతమనా గతమనా సత్ సహ సోవ అవేక్షేత ఈక్షేతయత్ యన్మే మే మన మనః పరాగతం పరాగతం యత్ పరాగతమితి పరాగతం యద్వా వా మే మే అపరాగతం అపరాగతమిపరాగతం రాజ్ఞా సోమేన సోమేన తద్వయం వయమస్మాసు అస్మాసు ధారయామసి ధారయామసీతి ఇది మన మన ఏవాత్మన్ ఆత్మందాధార దాధారన న గతమనా గతమనాభవతి గతమనా ఇది గతమనాత్యత అభవై వై తృతీయసవనే తృతీయసవనే యజ్ఞ తృతీయసవన ఇది తృతీయసవనే యజ్ఞ క్రామతి క్రామతీజానాద్ ఈజానాదనీజానం అనీజానమభి అభ్యా ఆజ్ఞావైష్ణవ్యా ఆజ్ఞావైష్ణవ్యర్చా ఆజ్ఞా వైష్ణవ్యేత్యాజ్ఞా వైష్ణవ్యా ఘతస్యేతది ఎదద్ని అగ్నిస్సర్వా దేవతాష్ణు విష్ణుర్య యజ్ఞో దేవతాశ్చైవ్యం చదాధార ఆధారో వాగుంషు వాగుంషు యజతి వాగుశ్వ్యుపాగుంషు యజతి మిథునత్వాయ మిథునత్వాయ బ్రహ్మవాదిన మిథునత్వాయేతి మిథునాత్వాయ బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది మిత్ర మిత్రో యజ్ఞస్య శ్రేష్టం శ్రేష్టం యువతే శ్రేష్టమితి సోరిష్టం యువతే వరుణ వరుణో దురిష్టం దురిష్టం క్వ దురిష్టమితి దురోరిష్టం క్వ తర్హి తర్హి యజ్ఞ యజ్ఞ క్వ క్వ యజమాన యజమానో భవతి భవతీతి ఇది యన్మైత్రావృణీం మైత్రావృణీం వశాం మైత్రావృణీమిది మైత్రావృణీం వశామాలభతే ఆలభతే మిత్రేణ ఆలభత ఇత్యాలభతే మిత్రేణ ఇవ ఏ యజ్ఞస్య యజ్ఞస్య శ్రేష్టం శ్రేష్టకం శమయతి శ్రేష్టమిది సోరిష్టం శమయతి వరుణేన వరుణేన దురిష్టం దురిష్టం న దురిష్టమిది దుహోరిష్టం నార్తి ఆర్తిమా ఆర్చతి ఋచ్చతి యజమాన యజమానో యథా వై వైలాంగళేన లాంగళేనోర్వరా ఉర్వరాం ప్రభిందంతి ప్రభిందంతేవం ప్రభిందంతేది ప్రాభిందంతి ఏమృత్సామే వృత్సామే యజ్ఞం వృత్సామే ఇత్యసామే యజ్ఞం ప్రభింద భింతోన్మైత్రావృణీ మైత్రావృణీం వశాం మైత్రావృణీమిది మైత్రావృణీ వశామాలభతే ఆలభతే యజ్ఞాయ ఆలభత ఇత్యాలభతే యజ్ఞాయైవ ఏ ప్రభిన్నాయ ప్రభిన్నాయ మత్యం ప్రభిన్నాయే విప్రాభిన్నాయ మత్యమన్వవాస్యతి అన్వవాస్యతి శాంతి అన్వవాస్యతీత్యనోహవాస్యతి శాంతి యాతయామాని యాతయామాని వై యాతయామానీతి యాతయామాని వా ఏతస్య ఏతస్య ఛందాగంసి ఛందాగంసి యః యీజాన ఈజాన ఛందసాం ఛందసామేష రస రసో యత్ యద్వశా వశాయత్ యన్మయీ ప్రావృణీం మైత్రావృణీం వశాం మైత్రావృణీమిది మైత్రావృణీం వశామాలభతే ఆలభతే ఛందాగంసి ఆలభత ఇద్యాలభతే ఛందాగస్యేవ ఏవ పునః పునరా ఆ ప్రేణాది ప్రేణాయాతయామత్రాయ అయాతయామత్రాయాథో అయాతయామత్రాయే క్రియాతయామాత్రాయ అథో ఛందసు అథో విద్యుథో ఛందస్వేవ ఛందస్వితి ఛందహాసు ఏ రసం రసం దాతి దాతీతి దాతి దేవా వై వా ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం వి వ్యభజంత అభజంత తో యద్యశిష్యత అత్యశిష్యత అత్యశిష్యతేద్యది అశిష్యత తదతిగ్రాహ్యా అతిగ్రాహ్యా అభవన్ అతిగ్రాహ్యా ఇత్యతిగ్రాహ్యా అభవంత తదతిగ్రాహ్యాణం అతిగ్రాహ్యాణమతిగ్రాహ్యత్వం అతిగ్రాహ్యాణమిగ్రాహ్యాణ అతిగ్రాహ్యత్వం యత్ అతిగ్రాహ్యత్వమిగ్రాహ్యాత్వం యదతిగ్రాహ్యా అతిగ్రాహ్యా దృశ్యంతే అతిగ్రాహ్యాగ్రాహ్యా దృశ్యంత ఇంద్రియం ఇంద్రియమేవ తద్వీర్యం వీర్యం యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే తేజ తేజ ఆగ్నేయేన ఆగ్నేయేనేంద్రియం ఇంద్రియమైంద్రేణ ఐంద్రేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం శౌర్యేణ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం శౌర్యేణోపస్తంభనం ఉపస్తంభనం వై ఉపస్తంభనమిత్యుపస్తంభనం వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ ఎరతిగ్రాహ్యాః అతిగ్రాహ్యాశ్చక్రే అతిగ్రాహ్యాగ్రాహ్యాః చక్రే పృష్టాని చక్రే ఇది చక్రే పృష్టాని యత్ యత్పృష్ఠ్యే పృష్ఠేన నగృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రాంచం ప్రాంచం యజ్ఞం యజ్ఞం పృష్టాని పృష్టాని సమ్ సగం శృణీయు శృణీయుర్యత్ యదుచ్యే ఉచ్యే గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రత్యంచం ప్రత్యంచం యజ్ఞం యజ్ఞమతిగ్రాహ్యాః అతిగ్రాహ్యాః సమ్ అతిగ్రాహ్యా ఇత్యతిగ్రాహ్యాః సగం శృణీయు శృణీయుర్విశ్వజితి విశ్వజితి సర్వృష్టే విశ్వజితీతి విశ్వాజితి సర్వృష్టే గ్రహీతవ్యాః సర్వృష్టైతి సర్వృష్టే గ్రహీతవ్యా యజ్ఞస్య యజ్ఞస్య సవీర్యత్వాయ సవీర్యత్వాయ ప్రజాపతి సవీర్యత్వాయేతి సవీర్యాత్వాయ ప్రజాపతిర్దేవేభ్యః ప్రజాపతిర్ ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ సహ వ్యాదిశతి ఆదిశత్ స ప్రియా ప్రియాస్తనూ తనూరప అపమి యథర్త అథర్తతిగ్రాహ్యా అతిగ్రాహ్యాభవన్ అతిగ్రాహ్యాగ్రాహ్యా అభవన్ వితను వితనుస్త వితనువీతను తస్య యజ్ఞాహు ఆహుర్యస్తిగ్రాహ్యా అతిగ్రాహ్యాన అతిగ్రాహ్యాగ్రాహ్యా నృశ్యంతే దృశ్యంతరి అప్యగ్నిష్టోమే అగ్నిష్టోమే గ్రహీతవ్యా అగ్నిష్టోమేస్తోమే గ్రహీతవ్యా యజ్ఞస్ సతనుత్వాయ సతనుత్వాయ దేవతా సతనుత్వాయేతి సతనుత్వాయ దేవతా వై వై సర్వా సర్వా సదృశీ సదృశీరాసన్ ఆసంతా తాన వ్యావృతం వ్యావృతమగచ్చన్ వ్యావృతమితి ఆవృతం అగచ్చంతే హే దేవా ఏతేతాన్ ఏతాన్ గ్రహాన్ గ్రహాన్ అపశ్యన్ అపశ్యంతాన్ తాన గృహత అగృహతాగ్నేయం ఆగ్నేయమగ్ని అగ్నిరైంద్రం ఐంద్రమింద్ర ఇంద్ర సౌర్యం సౌర్యగం సౌర్య సౌర్యస్త తతో వై వైతే తేణ్యాభిర్దేవతర్వ్యావృతం వ్యావృతమగచ్చన్ వ్యావృతమిది ఆవృతం అగచ్చన్ యస్యం ఏం విదుష విదుష ఏతే గ్రహా గ్రహ దృశ్యంతే దృశ్యంతే వ్యావృతం వ్యావృతమే వ్యావృతమిది ఆవృతం ఏ ఆత్మన ఆత్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ గచ్చతి గచ్చతి ఇమే ఇమే లోకా లోకా జ్యోతిష్పంద జ్యోతిష్పంద సమావద్వీర్యా కార్యా సమావద్వీర్యాది సమావద్వీర్యా కార్యాది ఇత్యాహు ఆహురాగ్నేయేన ఆగ్నేయేనాస్మిన్ అస్మిన్ లోకే లోకే జ్యోతి జ్యోతిర్ధత్తే ధత్త ఐంద్రేణ ఐంద్రేణ అంతరిక్షే అంతరిక్ష ఇంద్రవాయు ఇంద్రవాయు ఇంద్రవాయు ఇంద్రవాయు ఈ సయుజౌ సయుజౌ సౌర్యేణ సయుజావితి సాయుజౌ సౌర్యేణముష్మిన్ అముష్మిన్ లోకే లోకే జ్యోతి జ్యోతిర్ధత్తే ధన్నే జ్యోతిష్మంద జ్యోతిష్మందోస్మై అస్మా ఇమే ఇమే లోకా లోకా భవంది భవంది సమావద్వీర్యాన్ సమావద్వీర్యానేనాన్ సమావద్వీర్యానితి సమావద వీర్యాన్ ఏనాం కృతే కృత ఏతాన్ ఏతాన్ వై వై గ్రహాన్ గ్రహాన్ బంబావయసౌ బంబావయసావిత్తాం బంబావయసావి బంబావయసౌ అవిత్తాం తాభ్యాం తాభ్యామిమే ఇమే లోకా లోకాః పరాంచ పరాంచశ్చ చార్వాంచ అర్వాంచశ్చ చ ప్ర ప్రాభు అభుర్యస్య యస్యైవం ఏవం విదుష విదుష ఏతే ఏతే గ్రహాః గ్రహా దృశ్యంతే దృశ్యంతే ప్ర ప్రాస్మై అస్మా ఇమే ఇమే లోకాః లోకాః పరాంచ పరాంచశ్చ చార్వాంచ అర్వాంచశ్చ చ భాంతి భాంతీతి భాంతి ఏవా వై వై యద్యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తత్ తదసురాః అసురా అకుర్వత అకుర్వత తే ఏ దేవాః దేవారాభ్యే అదాభ్యే ఛందాగుంసి ఛందాగుంసి సవనాని సవనాని సమ్ సమస్థాపయన్ అస్థాపయన్ తత తతో దేవాః దేవా అభవన్ అభవన్ పరా పరాసురాః అసురాయస్య యస్యైవం ఏవం విదుష విదుషోదాభ్యః అదాభ్య దృశ్యతే దృశ్యతే భవతి భవద్యాత్మనా ఆత్మనా పరా పరాస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతి యత్ యద్వై వై దేవాః దేవా అసురాన్ అసురానదాభ్యేన అదాభ్యేనాద్ధమన్ అదర్ధమన్ తత్ తదాభ్యస్య అదాభ్యస్యాదాభ్యత్వం అదాభ్యత్వం యః అదాభ్యత్వమిత్యదాభ్యత్వం యదేవం ఏవం వేద వేదదగ్నోతి దగ్నోత్యేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం నైనం ఏనం భ్రాతృవ్యః భ్రాతృవ్యో దగ్నోతి దగ్నోత్యేషా ఏషా వై వై ప్రజాపతే ప్రజాపతేరదిమోక్షిణీ ప్రజాపతేరది ప్రజాపతే అదిమోక్షిణీ నామ అదిమోక్షిణీ మోక్షిణీ నామ తనో తనోర్యత్భ్య అదాభ్య ఉపనబ్ధస్య ఉపనబ్ధస్య గృహాది ఉపనబ్ధస్యేపనబ్ధస్య గృహాంతిముక్తి అతిముక్త్యా అతిముక్త్యా ఇత్యతి ముక్తి అతిపాత్మానం పాప్మానం భ్రాతృవ్యం భ్రాతృవ్యం ఉచ్యతే ఉచ్యతే యః ఏవం ఏవం వేద వేదఘ్నంతి ఘ్నంతి వై వా ఏతద్ ఏతత్ సోమం సోమం యదభిషణ్వంతి అభిషణ్వంతి సోమే అభిషణ్వంతి ఇత్యభిషణ్వంతి సోమే హన్యమానే హన్యమానే యజ్ఞ యజ్ఞో హన్యతే హన్యతే యజ్ఞే యజ్ఞే యజమాన యజమానో బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంతి కిం కిం తద్యజ్ఞే యజ్ఞే యజమాన యజమాన బ్రూతే బ్రూతేన ఏన జీవన్ జీవన్ సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏతీతి ఇది జీవగ్రహ జీవగ్రహో వై జీవగ్రహ ఇది జీవగ్రహ వా ఏష ఎదదాభ్య అదాభ్యోనభిషుతస్ అనభిషుతస్ గృహాది అనభిషుతస్ేత్రనభిషుతస్ గృహాది జీవంతం జీవంతమే ఏనం ఏనకం సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి ఇవై వా ఏతద్ ఏతద్యజ్ఞం యజ్ఞం ఛిందంతి ఛిందంతి యద్దాభ్యే అదాభ్యే సర్గస్థాపయంతి సర్గస్థాపయంతి పుంశోన్ సర్గస్థాపయంతేతి సంస్థాపయంతి రఘంశోనపి అపి సృజతి సృజయజ్ఞస్య యజ్ఞస్య సంతద్యై సంతద్యా ఇది సంతద్యై దేవా వై వై ప్రవాహుక ప్రవాహుగ్రహాన్ ప్రవాహుదితి ప్రావాహుక గ్రహాన్ గృహత అగృహత సహ స ఏదం ఏదం ప్రజాపతి ప్రజాపతిరఘుంశం ప్రజాపతిరితి ప్రజాపతి రఘుంశమపశ్యత్ అపశ్యత్తం తమగృణీత అగృణీత తేన తేన వై వై సహ సాధ్నోర్ ఆధ్నోద్య ఎస్యైవం ఏవం విదుష విదుషోగుంశో అగుంశుర్దృశ్యతే దృశ్యతర్ధ్నోతి రుధ్నోద్యేవ ఏవ సకృతభిషుతస్య సకృతభిషుతస్ గృహ్ణాది సకృతభిషుతస్యేతి సకృతభిషుతస్ గృహ్ణాది సకృత్ సకృద్ధి హి సహ సతేన తేనాధ్నోద్ ఆధ్నోన్మనసా మనసా గృహ్ణాది గృహ్ణాది మన మన ఇవ ఇవ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతిరి ప్రజాపతి ప్రజాపతిరాప్తీ ప్రజాపతిరి ప్రజాపతి ఆప్త్యా ఔదుంబరేణ ఔదుంబరేణ గృహ్ణాది గృహ్ణాత్యోర్గ్ ఊర్గ్వై వా ఉదంబర ఉదంబర ఊర్జం ఊర్జమే ఏవావ అవరుంధ్రే రుంధ్రే చతుస్రగ్ని చతుస్రగ్ని భవతి చతుస్రగ్ని చతుర్రగ్ని భవతి దిక్షు దిక్ష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి యః యో వై వా రఘుంశో రఘుంశోరాయతనం ఆయతనం వేద ఆయతనమిత్యాయతనం వేదాయతనవాన్ ఆయతనవాన్ భవతి ఆయతనవానిత్యాయతనవాన్ భవతి వామదేవ్యం వామదేవ్యమిది వామదేవ్యమిది వామదేవ్యం ఇది సామ సామతుల్ తద్వై వా అస్య అస్యాయతనం ఆయతనం మనసా ఆయతనమిత్యాయతనం మనసా గాయమాన గాయమానో గృహ్ణాది గృహ్ణాద్యాయతనవాన్ ఆయతనవానే ఆయతనవానిత్యాయతనవాన్ ఏ భవతి భవతి యద్ధర్యు తద్ధర్యురఘుంశం అఘుంశం గృహ్ణన్ గృహ్ణన్న నార్ధయే అర్ధయేదుభాభ్యాం ఉభాభ్యాన్న అర్ధ్యేత ఋధ్యేతాధ్వర్యవే అధ్వర్యవే చేజమానాయ యజమానాయ చయర్ధయే అర్ధయేదుభాభ్యాం ఉభాభ్యాృధ్యేత ఋధ్యేతానవానం అనవానం గృహ్ణాది అనవానమిత్యనవానం గృహ్ణాది సా సైవ ఏవాస్య అస్యర్ధిర్హిరణ్యం హిరణ్యమభి అభిరి యనిది అనిత్యమృతం అమృతం వై వై హిరణ్యం హిరణ్యమాయు ఆయుస్ ప్రాణ ప్రాణ ఆయుషా ప్రాణైతి ప్రాణ ఆయుషైవ ఏవామృతం అమృతమది అభిధినోది ధినోది శతమానం శతమానం భవతి శతమానమిది శతమానం భవతి శతాయు శతాయుఃపురుష శతాయుతి శత ఆయు పురుష శతేంద్రియ శతేంద్రియ ఆయుషి శతేంద్రియతి శత ఇంద్రియ ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టతేతి తిష్టతి ప్రజాపతిర్దేవేభ్య ప్రజాపతిరితి ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్యాదిశత్ వ్యాదిషత్ సహ వ్యాదిషదివి ఆదిశత్ సరిచాన విచానో అమన్యత అమన్యత సహ సయజ్ఞానా యజ్ఞానాగం షోడశ షోడశేంద్రియం షోడశేతి షోడశాథ ఇంద్రియం వీర్యం వీర్యమాత్మానం ఆత్మానమతి అభిసం సమక్షిరత్ అక్షిరత్వత్ తోడశీ షోడశ్యభవత్ అభవన్న నై తై షోడశీ షోడశీ నామ నామయోస్తి అస్తియత్వషోడశం షోడశగ్రస్తోత్రం స్తోత్రకం షోడశం షోడశకం శస్త్రం శస్త్రం తేన తేన షోడశీ షోడశీ తత్షోడశిన షోడశిన షోడశిత్వం షోడశిత్వం యత్ షోడశిత్వమిది షోడశీత్వం యత్షోడశీ షోడశీ దృశ్యతే దృశ్యత ఇంద్రియం ఇంద్రియమేవ తద్వీర్యం వీర్యం యజమాన ఆత్మన్ ఆత్మన్ ధద్దే దేవేభ్యో వై వై సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహార లోకో న ప్రాభవత్ అభవత్తే తదేతం ఏతకం షోడశినం షోడశినపశ్యన్ అపశ్యంతం తమగృహత అగృహత తో వై వైతేభ్యేభ్య సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహార లోక ప్రాభవత్ అభవద్యోడశీ షోడశీ దృశ్యతే దృశ్యతే సువర్గస్ సువర్గస్ లోకస్య సువర్గస్ేది సువరాగస్ లోకస్భిజిత్తి అభిజిత్యా ఇంద్ర అభిజిత్యాభిజిత్తి ఇంద్రో వై వై దేవానా దేవానామానుజావర ఆనుజావర ఆసీత్ ఆనుజావరైత్యానుజావర ఆసీత్స స ప్రజాపతి ప్రజాపతిమప ప్రజాపతిమిత్ ప్రజాపతి ఉపాధావత్ అధావత్ తస్మై తస్మాదేతం ఏతకం షోడశినం షోడశినం ప్రాయచ్చత్ అయచ్చత్తం అమగృహీత అగృహీత తో వై వై సహ సోగ్రం అగ్రం దేవతానాం దేవతానాం పరి పర్యైత్ ఐద్యస్య యస్యైవం ఏవం విదృశ విదృశ షోడశీ షోడశీ దృశ్యతే దృశ్యతేగ్రం అగ్రమేవ ఏ సమానానాం సమానానాం పరి పర్యేతి ఏపి ప్రాతస్తవనే ప్రాతస్తవనే గృహాతి ప్రాతస్తవనైతి ప్రాత సవనే గృహాది వజ్ర వజ్రో వై వై షోడశీ షోడశీ వజ్ర వజ్ర ప్రాతస్తవనం ప్రాతస్తవనగ్స్వాద్ ప్రాతస్తవనమిది ప్రాత సవనం స్వాదేవ ఏనం ఏనం యోనే యోనేర్ని నిర్గృహాది గృహాది సవనే సవనే సవనే సవనేభి సవనే సవనేది సవనే సవనే అభిగృహాది గృహాది సవనాత్ సవనాత్ సవనాత్ సవనాదేవ సవనాత్ సవనాది సవనాత్ సవనాత్ ఏనం ఏనం ప్రజనయతి జనయతి తృతీయ సవనే తృతీయ సవనే పశుకామస్ తృతీయ సవన ఇది తృతీయ సవనే పశుకామస్ గృహీయాద్ పశుకామస్ేది పశుకామస్ గృహీయాద్ వజ్ర వజ్రో వై వై షోడశీ షోడశీ పశవ పశవస్ తృతీయ సవనం తృతీయ సవనం వజ్రేణ తృతీయ సవనమితి తృతీయ సవనం వజ్రేణైవ ఏవాస్మై అస్మై తృతీయ సవనాద్ తృతీయ సవనాద్ పశూన్ తృతీయ సవనాది తృతీయ సవనాద్ పశూనవ అవరుంధే రుంధేన నోక్ష్యే ఉక్ష్యే గృహీయాద్ గృహీయాద్ ప్రజా ప్రజా వై ప్రజేది ప్రజా వై పశవ పశవ ఉత్థాని ఉత్థాని యదుక్ష్యే ఉక్ష్యే గృహీయాత్ గృహీయాత్ ప్రజా ప్రజా పశూన్ ప్రజామిది ప్రజా పశూనస్ అశని నిర్దహేద్ అహేదతిరాత్రే అతిరాత్రే పశుకామస్ అతిరాత్ర రాత్రే పశుకామస్ గృహీయాద్ పశుకామస్ేది పశుకామస్ గృహీయాద్ వజ్ర వజ్రో వై వై షోడశీ షోడశీ వజ్రేణ వజ్రేణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవరుధ్య అవరుధ్యరాత్ర్యా అవరుధ్యేద్యవరుధ్య రాత్రిపరిష్టాద్ ఉపరిష్టాచ్చమయది శమయతి అప్యగ్నిష్టోమే అగ్నిష్టోమే రాజన్యస్ అగ్నిష్టోమైత్యగ్ని స్తోమే రాజన్యస్ గృహీయాద్ గృహీయాద్వృత్కామ వ్యావృత్కామోహి వ్యావృత్కామైది వ్యావృతకామ విరాజన్య రాజన్యో యజతే యజతే సాహ్నే సాహ్నేవ సాహ్నైతి సాహ్నే ఏవాస్మై తస్మై వజ్రం వజ్రం గృహ్ణాది గృహ్ణాది సహ తదేనం ఏనం వజ్ర వజ్రో భూత్యై భూత్యా ఇంధే ఇంధేని నిర్వాణ బాధహతి తహత్యేక విపుంసం ఏక విపుంసజ్ఞ స్తోత్రం ఏక విపుంసమిేక విపుంసం స్తోత్రం భవతి భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై హరివత్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై హరివచ్చస్యతే హరివతి హరివత్ సస్యత ఇంద్రస్య ఇంద్రస్య ప్రియం ప్రియం ధామ ధామోప ఉపా ఆత్మవతి ఆత్మోతి కనీయాగుంసి కనీయాగుంసి వై వై దేవేషు దేవేషు ఛందాగుంసి ఛందాగృత్యాసన్ ఆసన్ జ్యాగుంసి జ్యాగస్య సురేషు అసురేషు తే ఏ దేవా దేవా కనీయస కనీయస ఛందస ఛందస అధ్యాయ జాయ ఛంద ఛందోభి అభివి అశగుంసన్ అశగుంసన్ తతో వై వై తే ఏ సురాణ అసురాణం లోకం లోకమవృంజత అవృంజత యత్ కనీయస కనీయస ఛందస ఛందస అధ్యాయ జాయంద ఛందో అభివిషగుంసతి విషగుంసతి భ్రాతృవ్యస్ విషగుంసతీతి విషగుంసతి భ్రాతృవ్యవ ఏ తత్ తల్లోకం లోకం వృంగే వృంగే షట్ షడక్షరాణి అక్షరాణ్యది అతిరేషయంతి రేతయంతి షట్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతూ ఋతూనేవ ఏ ప్రేణాది ప్రేణాది చత్వారి చత్వారి పూర్వాణి పూర్వాణ్యవ అవకల్పయంతి కల్పయంతి చతుష్పద చతుష్పద చతుష్పద ఇది చతుర్పద ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధే ద్వే ద్వే ఉత్తరే ద్వే ఇది ద్వే ఉత్తరే ద్విపద ఉత్తరే ఇత్యుదరే ద్విపదే ద్విపదైతి ద్విపద ఏవా అవరుంధే రుంధే నుష్టుభం అనుష్టుభమభి అనుష్టుభమిత్యనుష్టుభం అభి సంపాదయంతి పాదయంతి వాగ్ వాగ్వై వా అనుష్టుప్ అనుష్టుప్ తస్మాత్ అనుష్టుపిత్యనుష్టుప్ తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం వాగ్ ప్రాణానామిది ప్రాణానాం వాగుత్తమా ఉత్తమా సమయావిషితే ఉత్తమేద్యుదోర్ధమా సమయావిషితే సూర్యే సమయావిషితై సమయావిషితే సూర్యే షోడశిన షోడశిన స్తోత్రం స్తోత్రముపాకరోతి ఉపాకరోత్యేతస్మిన్ ఉపాకరోతీత్యుపా ఆకరోతి ఏతస్మిన్ వై వై లోకే లోక ఇంద్ర ఇంద్రోవృత్రం వృత్రమహన్ అహం సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ వజ్రం వజ్రం భ్రాతృవ్యాజ భ్రాతృవ్యాజ ప్రహరది అరణ్యరుణపిషంగ అరుణపిషంగోశ్వ అరుణపిషంగైత్యరుణపిషంగ అశ్వో దక్షిణ దక్షిణైతత్ ఏతద్వై వై వజ్రస్ వజ్రస్ రూపం రూపకం సమృద్ధి సమృద్ధ్యాది సమృద్ధి షష్ఠకాండే షష్ఠ ప్రశ్న సమాప్తః కాండం చ సంపూర్ణం.